281 హ్రీంకారమూర్తి సం భా హ్రీంకారమూర్తి వాచ్యవాచక భేద సంబంధేన హ్రీంకారః మూర్త్యః విగ్రహో యస్యాః సా తథా ఓం హ్రీంకారమూర్త్యై నమః ఆం వి హ్రీంబీజము పంచదశి మహామంత్రములోని తృతీయకుట చతుర్థవర్ల మువాచ్యవాచక భేదముతో హ్రీంకారము శరీరముగా గలదగుటంజేసి శ్రీలలితా త్రిపుర సుందరి హ్రీంకారమూర్తి ఎని సాధక భక్తులచేత సంకీర్తింపబడుచున్నది.